1-3 కందర్పజనకాపాంగ వీక్షణ సం భా కందర్పజనకాపాంగ వీక్షణ 1 అపాంగాభ్యాం వీక్షణం అపాంగ వీక్షణం ఈషద్దర్శనమితి యావత్ కందర్పస్య జనకం అపాంగ వీక్షణం యస్యాః సా అనేన నామ్నా యేషాం జడానామపి కురూపిణాం జనానా సకృదిషద్వీక్షణమభిజాయతే తే కందర్పనత్ రూపయోవన సామర్థ్య లక్ష్మీభాజో భవంతీతి ధ్వనితం ముపరి యస్యాః యద్వా కందర్పస్య జనకః శ్రీనారాయణః సహ అపాంగవీక్షణే ఈశర్భువల్లీ చరణే వర్తతే యస్యాః అజ్ఞామాత్రవశ్యతయా మహావిష్ణుః జగద్రణాది కార్యం కరోతి సా తథా ఇతి సా అథవా కందర్పజనకా మహాలక్ష్మ్యః యస్యాః అపాంగవీక్షణే ప్రేర్యతయా వర్తతే సా తథా కందర్పస్య మన్మథస్య జనకాః ఉత్పాదకాః ప్రచ్ఛందనాది భోగ్య విషయాః తే యస్యాః అపాంగవీక్షణాత్ భవంతి సా తథా అథవా చ ద్రశ్య వామనేత్రతయా అపాంగవీక్షణం చంద్రికోచ్యతే కందర్పజనకం అపాంగవీక్షణం యస్యాః తథా కందర్పజనకాసా బేన లక్ష్మీనివాసకమలం లక్ష్యతే తద్వత్ అపాంగం కమలాశ్రిత్యర్థా తన్ని రూపితసాః 55 లలితా త్రిసతి 56 వీక్షణం లోక సంజీవనం యస్యాః సా తథా ఓం కందర్ప జనకాపాంగ వీక్షణాయే నమః ఆం వి మన్మథభానమును కలిగించు అపాంగ వీక్షణము క్రీగంటి చూపు కలది గావున ఆ పరమేశ్వరి కందర్ప జనకాపాంగ వీక్షణ ఎను నామమున జరుగుచున్నది. ఆ తల్లి క్రీగంటి చూపు అంతటీ జగన్మోహనమైనదని భానము. జడులు కుమాపులపైన ఆమె అపాంగ వీక్షణము ఒక్కమారు ప్రసరించినంతనేవారు మన్మథున్సిలే రూప యౌవన సామర్థ్య సంపదలకు పాత్రులగుదురని ఈ నామము చేత వ్యంజితమగుచున్నది. అథవా మన్మథుని తండ్రి యగు శ్రీమన్నారాయణుడు పరమేశ్వరి యొక్క అతి సూక్ష్మభూవల్లీ స్పందము కనుబొమ్మ ముడి యొక్క కదలిక ననుసరించి తత్సూచిత కార్యనిర్వహణము నందు ప్రవర్తించుచుండును. ఆ పరదేవి యొక్క యాజ్ఞకు వశవర్తియే రియే శ్రీ మహావిష్ణువు జగద్రక్షణాది కార్యములను నిర్వర్తించుచుండునుగాన ఆ దేవి సై నామము చేస్తవనియ ఎగుచున్నది. యద్వా మన్మథుని తల్లేగు మహాలక్ష్మీయా పరమేశ్వరి యొక్క క్రీగంటి చూపునందు దివ్యభావ ప్రేరణ సమర్థయొప్పరుచుండునుగాన ఈ నామము పరాభట్టారిక ఎందన్వర్థము. లలితా త్రిసతి భాష్యం. పతాంతరమున దేవ్యొక్క అపాంగవీక్షణము వలన స్రక్ పూలమాల చందనాది భోగ్య వస్తువులు మన్మథ కామ భానజనక ములుగా నగుచున్నవిగాన పరమేశ్వరి ఈ నామముచే కీర్తనియ ఎగుచున్నది. కాక ఈ రీతిగను చెప్పికొనవచ్చును, చంద్రుడు శ్రీదేవి వామనేత్రము ఎడమ కన్ను గా ప్రసిద్ధము. కావున దేవి వామనేత్ర పాంగని క్షణము చంద్రిక పెన్నెల ఎని చెప్పబడును. దేవి యొక్క అపాంగ వీక్షణము క్రీగంటి చూపు కామభావోత్పాదన సమర్థ మగుట చేత ఆమె ఈ నామముచే సంకీర్తితయే వెలుగొందుచున్నది. కందర్పజనకాయను స్త్రీలింగ శబ్దముచేత లక్ష్మీ నివాసస్థానమైన పద్మము లక్షణయ న్యంజితమవుచున్నది. దేవి యొక్క క్రీగంటి చూపు కమలములన లోకాతిశాయి సౌందర్యము గలది, ఆమె కమలముల వంటి నేత్రములు గలది ఎని భావము తన్ని రూపిత వీక్షణము లోక సంజీరణ హేతుభూతమైనది. ఆ దేవి యొక్క దయాపూర్ణమైన అపాంగ వీక్షణము సోకనిచో లోకములకు మనుగడయలేదు. కావున రాజరజేశ్వరి కందర్పజనకాపాంగ వీక్షణ ఎను నామముతో విరాజిల్లుచున్నది.